వృత్రాసుర జననము. విశ్వకర్మ ధార్మికుడై తన పుత్రుని చంపినందుకు ఇంద్రునిపై కోపించి, ఇంద్రుని చంపదగిన మరి ఒక పుత్రుని పొందగలనని త్వష్ట మహాక్రోధముతో అధర్వవేద మంత్రములచే పుత్ర ప్రాప్తికై హోమము చేసెను. 8 రాత్రులు హోమము చేయగా అగ్నిజ్వాల నుండి అగ్ని వంటి పురుషుడొకడు పుట్టెను. కాంతుల వెదజల్లు నా కుమారుని చూచి, ఓ ఇంద్రశత్రు, నా తపోబలము చే వర్ధిల్లుము అని త్వష్ట కోపముతో పలుకగనే ఆ ముని బాలుడు ఎంతో ఎత్తు పెరిగెను. పర్వతాకారమంతగా పెరిగిన ఆ కుమారుడు తండ్రిని చూచి, నేనేమి చెయ్యవలెను, నాకు పేరు పెట్టుము, నీవెందుకు దుఃఖించుచుంటివో తెలిపి చేయవలసిన పనిని తెలుపుమనెను. అంతట త్వష్ట నీకు వృత్రుడని పేరు పెట్టుచున్నాను. నీ సోదరుడు త్రిశిరసుడు గొప్ప తపస్వి, ఇంద్రుడతనిని సంహరించెను. నీవు ఇంద్రుని సంహరింపవలెను అని పలికి యుద్ధమునకు కావలసిన సర్వసాధనములను సిద్ధము చేసెను. మరియు ఇంద్రునితో యుద్ధమునకు కుమారుని ప్రోత్సహించెను. వృత్రుడు దేవతల నోడించుట. వృత్రుడు వేద పండితులైన బ్రాహ్మణుడు స్వస్తి వాచనముతో రథమునెక్కి ఇంద్రుని చంపుటకు బయలుదేరెను. దేవతలచే జయింపబడిన రాక్షసులెల్లరూ వృత్రుని మహాబలవంతునిగా తెలుసుకొని అతనిని సేవింపవచ్చిరి. ఇంద్రుని చారులు, స్వామి, నీకు శత్రువైన వృత్రుడు త్వష్ట ప్రేరేపింపగా నీతో యుద్ధమునకు వచ్చుచున్నాడని తెలియజేసిరి. నీవు త్రిశిరసుని చంపుటచే కోపించి త్వష్ట నీ చావున కీతని సృష్టించెనని కూడా తెలిపిరి. దేవతలు భయపడిన వారై దేవేంద్రునను ఇట్లు అనిరి, ఓ దేవరాజా, స్వర్గములో చెడు శకునములు చాలా కనబడుచున్నవి అని మొరబెట్టగా బృహస్పతిని రావించి, ఓ మహాత్మా, ఘోరములైన దుర్మిత్తములు కనబడుచున్నవి, నీవు భీశాలివి, శాస్త్రవేత్తవు, నీవు నా శత్రునాశమునకు ఉపాయమాలోచించి చెప్పి నా మనస్సునకు శాంతిని కలుగజేయుమని ప్రార్థించెను. బృహస్పతి, సహస్రాక్ష, నేనేమి చెయ్యును, నీవు నిరపరాధియైన ముని శిరస్సును నరికి దుష్కార్యమునర్చితివి. వృత్రుడు, నీ వజ్రము కంటే గొప్పవగు ఆయుధములతో అసురులను వెంటబెట్టుకొని నీపై యుద్ధమునకు వచ్చుచున్నాడు అని ఇట్లు గురుడు చెప్పుచుండగనే గంధర్వ యక్షి కిన్నర తాపసులు, దేవతలు తమ తమ నివాసములు విడిచి పారిపోయిరి. అది చూచి ఇంద్రుడు విచారగ్రస్తుడయ్యెను. అతడు తన సైన్యమును యుద్ధమునకు సిద్ధము కమ్మని చెప్పి తానైరావతముపై కూర్చొని బృహస్పతిని ముందుంచుకొని బయలుదేరెను. సైనికులు శస్త్రాస్త్రధారులై యుద్ధ సన్నద్ధులైరి. అప్పుడు వృత్రుడు దానవులతో కూడి మానస సరస్సునకు ఉత్తరమున విడిసెను. అచటనొక పర్వతము కలదు. ఇంద్రుడొక్కడు వచ్చి యుద్ధమునకు పూనుకొనెను. అంతట వృత్రవాసవులకు ఘోరమగు పోరు సంఘటిల్లెను. యమ వరుణాగ్ని వాయుదేవులు యుద్ధము విడిచి పారిపోయిరి. సింహమును చూచిన మృగముల వలె ఉన్న వృత్రుని చూచి ఇంద్రాది దేవతలు పారిపోయిరి. జరిగిన దానిని తన తండ్రికి వృత్రుడు చెప్పగా ఆ మాటలు విని, త్వష్టనేనిప్పుడు పుత్రవంతుడను, నా జీవితము ధన్యమైనది, నా మనోవ్యాధి నశించినది, మనస్సు శాంతి నొందినది, ఇప్పుడు నీకు మేలు కలుగు మార్గము చెప్పెదను. నీవు స్థిరాసనమున నుండి తపస్సు చేయుము. ఇంద్రుడు మోసము చేయుటలో నేర్పరి, వానిని నమ్మవద్దు. బ్రహ్మను గూర్చి తపమునర్పుము, పాపియగు ఇంద్రుని సంహరింపుము అని పలుకగా వృత్రుడు గంధమాదన పర్వతమున కలిగి గంగలో స్నానమునర్చి దర్భాసనముపై స్థిరాసనమున కూర్చొని ప్రజాపతిని మనస్సునందు ధ్యానించుచుండెను. ఇంద్రుడాతని తపస్సును భగ్నము చేయుటకు ప్రయత్నించెను కాని కృతార్థుడు కాలేదు. వృత్రుడు స్వర్గమలంకరించుట. నూరేండ్లు గడచిన పిదప పితామహుడు ప్రత్యక్షమై, నీ కోరిక ఏమి అని ప్రశ్నించెను. అప్పుడు వృత్రుడు, ఓ కమలాసనా, నాకు తడసిన ఎండిన వస్తువులచేగాని లోహకాష్ట శస్త్రములచేగాని చావు లేకుండునట్లు వరమిమ్మనెను. హిరణ్య గర్భుడట్లే అని వెళ్ళిపోయెను. వృత్రుడు తన తండ్రితో బ్రహ్మ వరదానమును చెప్పగా సంతసించి, నీవు ఇంద్రుని చంపి నా మనస్సునకు శాంతిచే కూర్పుమనెను. వృత్రుడు అట్లే అని రథమెక్కి తండ్రి ఇంటి నుండి వెడలెను. రణభేరి శంఖనాదములు పిక్కటిల్లెను. వృత్రుడు సేవకులకు, నేడు ఇంద్రుని చంపి స్వర్గమును స్వాధీనము చేసికుందునని చెప్పెను. వృత్రుని రాక ఇంద్రుడు కూడా సేనలను యుద్ధమునకు సిద్ధము చేసెను. లోకపాలురనందరను యుద్ధమునకు గావించెను. ఇంద్రవృత్రులును దేవదానవులును ఘోరమగు రణమునర్చిరి. అట్లు యుద్ధము జరుగుచుండగా వృత్రుడు ఇంద్రుని పట్టుకొని అతని కనచాదులు తొలగించి సంతోషముతో అతనిని నోటిలో వేసుకొనెను. దేవతలు హాహాకారమునర్చుచు విలపించిరి. అప్పుడు దేవతలు బృహస్పతి వద్దకు వెళ్ళి, మా రాజును వృత్రుడు మృంగివైచెను, మేమిప్పుడేమి చేయవలెనని ప్రార్థించిరి. అంత బృహస్పతి ఇంద్రుడు వృత్రుని నోటిలోనున్నాడు, చావలేదు. చావక ముందే బయటకు వచ్చును పాయమాలోచింపవలెను అని చెప్పి వృత్రునకు ఆవులింత కలుగునట్లు చేసిరి. అప్పుడతడు నోరు తెరవగా ఇంద్రుడాతని నోటి నుండి ఎట్లో బయటపడెను. దేవతలు సంతోషించిరి. మరల యుద్ధము కొనసాగెను. దేవేంద్రుడు ఓడిపోయెను. దేవతలు యుద్ధము వదిలి పరుగెత్తిరి. వృత్రుడు వెంటనే స్వర్గమును స్వాధీనము చేసికొనెను. ఐరావతమును తనదిగా చేసికొనెను. నందనవనమందు విహరింపజొచ్చెను. ఉచ్చైశ్రవమును సకల విమానములను స్వాధీనము చేసికొనెను. దేవతలు స్వర్గభ్రష్టులై హవిర్భాగములు కోల్పోయి గిరిదుర్గములందు తిరుగుచూ బాధపడుచుండిరి. శ్రీదేవి దేవతలకు ప్రత్యక్షమగుట. పూర్వము వృత్రాసురుడు మదగర్వితుడై దేవలోకమును మదగర్వితుడై స్వాధీనము చేసికొని దేవతలనందరను బాధింపగా శివునితో సహదేవతలు విష్ణుమూర్తిని ఉపాయమడుగబోయిరి.